మంచి వంశములో పుట్టి అందగత్తెయైన కన్యనే పూజించాలి. అన్ని ఫలితాలకి బ్రాహ్మణ కన్యను, భయము తొలగుటకు రాచకన్యను, లాభానికి వైశ్యకన్యను లేదా శూద్రకన్యనుగాని పూజించాలి. నవరాత్రములలో అష్టమి మిక్కిలి ముఖ్యమైనది. ఆనాడు విశేషముగా ఆరాధించాలి. బ్రాహ్మణ భోజనాలతోనూ ఫలపుష్పోపహారాలతోనూ జగజ్జననిని సంతోషపెట్టవలెను. 9 రోజులు ఉపవాసము చేయలేనివాడు 3 దినములైనా ఉపవాసము చేసిన పూర్తి ఫలితం కలుగుతుంది. దేవీ నవరాత్ర వ్రత మాహాత్మ్యము. వ్యాసమహర్షి ఇంకను చెప్పుచున్నాడు, సప్తమి, అష్టమి, నవమి ఈ 3 దినములు భక్తితో దేవిని పూజించినచో సమస్త ఫలములు సమకూరును. నవరాత్ర వ్రతము, దేవీ పూజలు, హోమాలు, కుమారీ పూజలు బ్రాహ్మణ సంతర్పణములతో సంపూర్ణమగును. ఇతర వ్రతములు, దానములు దేవీ నవరాత్ర వ్రతముతో సరిపోలవు. అన్ని విధములైన కోరికలను దేవీ నవరాత్ర వ్రతముచే తీర్చుకొనవచ్చు. హరిహర హిరణ్య గర్భాది దేవతలు దేవిని ఆరాధించి సర్వసిద్ధులను పొందగలిగారు. పూర్వము కోసల దేశమున దరిద్రుడైన వర్తకుడు కలడు. అతనికి సంతానమధికము. ఒకనాడు సద్బ్రాహ్మణుడొకడు కనబడగా తన బాధను వివరించి దారిద్ర్య నిర్మూలనకుపాయము చెప్పుమని ప్రార్థించాడు. ఆ బ్రాహ్మణుడు జాలిపడి, ఓ వైశ్యోత్తమా, దేవీ నవరాత్ర వ్రతమాచరించిన సర్వసుఖములు కలుగును, బాధలన్నీయూ తొలగిపోవునని చెప్పెను. వైశ్యుడా, బ్రాహ్మణునే గురువుగా చేసుకొని భక్తి శ్రద్ధతో 9 సంవత్సరములు నవరాత్ర వ్రతము చేయగా 9వ సంవత్సరము అష్టమి నాడు అర్ధరాత్రి దేవి ప్రత్యక్షమై అనేక వరములిచ్చి ఆ వైశ్యుని కృతార్థుని గావించినది. శ్రీ సీతారామచరిత్ర. జనమేజయుడు వ్యాసుని వలన దేవీ నవరాత్ర మహాత్మ్యమును విని అందులో రాజ్యభ్రష్టుడై రావణుడు సీతాపహరణమును చేయగా శ్రీరాముడు దేవీవ్రతమాచరించి సుఖపడెనని విని రామచరిత్రను జెప్పుమనగా వ్యాసుడు సీతారామచరిత్రను ఇట్లు చెప్పెను. సూర్యవంశమందలి దశరథ మహారాజునకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను 4 పుత్రులు జన్మించిరి. 4 విద్యాబుద్ధులు గరచి తండ్రికి ప్రీతిపాత్రులైయుండిరి. ఒకనాడు విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి తన యాగమును రక్షించుటకై రాముని పంపుమని కోరెను. 16 ఏళ్ళు వయస్సు గల రాముని లక్ష్మణునితో కూడా విశ్వామిత్రుని వెంట పంపెను. దారిలో రాముడు తాటకయ్యను రాక్షసిని సంహరించి పిమ్మట సువాహు మారీచులను రాక్షసుల నుండి విశ్వామిత్రుని యాగమును కాపాడెను. పిమ్మట విశ్వామిత్రునితో రామలక్ష్మణులు మిథిలా నగరమునకు వెళ్ళిరి. మార్గమధ్యమున అహల్యకు శాప విముక్తిని శ్రీరాముడను గ్రహించెను. అచట శివధనుస్సును భగ్నమునర్చి సీతను రాముడు పెండ్లియాడెను. జనకుని కూతురైన ఊర్మిళను లక్ష్మణుడు, కుశధ్వజుని కుమార్తెలైన మాండవీశ్రుత కీర్తులను భరత శత్రుఘ్నులు వివాహము చేసికొనిరి. తరువాత దశరథుడు రామునకు పట్టాభిషేక ప్రయత్నము చేయగా కైకేయి మంధరచే ప్రేరేపింపబడి పూర్వము దశరథుడు తనికిచ్చియున్న రెండు వరములలో నొకదానికి తన కుమారుడగు భరతునకు పట్టాభిషేకమును, రెండవదానికి రామునకు 14 సంవత్సరము అరణ్యవాసమును కోరెను. రాముడు సీతాలక్ష్మణులతో అరణ్యమునకు వెళ్ళెను. భరతుడు రాజ్యమునంగీకరింపలేదు. రాముడు పంచవటిలో నివసించుచుండగా రావణుని చెల్లెలైన శూర్పణఖ కామాతి రేఖముచే రాముని సమీపించి లక్ష్మణునిచే వికృత రూపము కలదిగా చేయబడెను. అందుకు ప్రతీకారమునర్చుటకై రామునితో యుద్ధము చేసి ఖరదూషణ త్రిశీరసులు యుద్ధమున మరణించిరి. రావణుడందుకు కోపించి మారీచుని బంగారు లేడి రూపముతో తిరుగుచు రాముని ఆశ్రమము వద్ద సీతకు కనబడమని పంపెను. ఆ లేడిని చూచి సీత ఆ లేడిని తెచ్చిపెట్టుమని తన భర్తను కోరగా రాముడు ఆ లేడి వెంట దూరము వెళ్ళెను. రాముడా లేడిని బాణముతో కొట్టగా అది ఆ సీత ఆ లక్ష్మణ అని కైకవైచి మరణించెను. అంతట సీత రామున కాపద వచ్చెనని తలచి లక్ష్మణుని రాముని వద్దకు పంపెను. సీతాపహరణము. రామలక్ష్మణు లిరువురును లేనియప్పుడు రావణుడు యతి వేషమున భిక్షకై వచ్చినట్లభినయించి సీతను బలాత్కారముగా స్నపహరించెను. రాముడు జింకను చంపి తెచ్చుచుండగా దారిలో లక్ష్మణుడు ఎదురయ్యెను. లక్ష్మణుడు సీతాదేవి మాటలు సహింపలేక వచ్చితెనని రామునికి చెప్పెను. ఇరువురును పర్ణశాలకు వెళ్ళగా అచట సీత కనబడలేదు. రామలక్ష్మణులామెను వెదకుచూ మరణించుటకు సిద్ధముగా నున్న జటాయువును చూచి వాని ద్వారా రావణుడు సీతను అపహరించినట్లు తెలిసికొని సీతను విడిపించుటకు రావణునితో యుద్ధము చేసిన జటాయువు మరణించగా వానికి సద్గతినిచ్చి కబంధుని శాప విముక్తిని చేసి వాని మాటననుసరించి సుగ్రీవుతో మైత్రి చేసికొనెను. రామసుగ్రీవులు పరస్పర సహాయమునొనర్చుకొనుటకై ప్రతిజ్ఞ చేసికొనిరి. రాముడంతటా వాలిని చంపి సుగ్రీవుని వానరరాజు నొనర్చెను. పిమ్మట వర్షాకాలము 4 మాసములు లక్ష్మణునిచే ఓదార్చబడుచు శ్రీరాముడు ఎట్లో గడిపెను. రాముడు భరింపరాని సీతా వియోగముతో దుఃఖించుచుండ లక్ష్మణుడు మహానుభావ నేనా రాక్షసాధముని చంపి సీతను తెచ్చిదను, నీవు దుఃఖపడవలదు. కష్టములందు ధైర్యముతో నున్నగాని సుఖపడు మార్గము తోచదు. నీవు రఘువంశమున పుట్టినవాడవు అని యూరడించెను. దుఃఖము తగియున్న సమయమున ఆకాశము నుండి నారద మహర్షి రామలక్ష్మణుల వద్దకు భగవన్నామము గానము చేయుచు దిగివచ్చెను. శ్రీరాముడు శ్రీదేవి వ్రతము నాచరించుట. శ్రీరాముడు తన భార్యయైన సీతను రావణుడపహరింపగా దుఃఖాగ్రస్తుడైయుండ లక్ష్మణుడతని ఓదార్చి మాట్లాడునప్పుడు నారద మహర్షి వీణాగానముతో రామలక్ష్మణుల సమీపమున ఆకాశము నుండి దిగెను. ఆతడు స్థిమితముగా కూర్చొని తమ్మునితో కూడియున్న రాముని చూచి దుఃఖించుచున్నట్లు గ్రహించి శ్రీరామ నీ భార్య సీత రావణునిచే అపహరింపబడినదని నాకు తెలియును. నీవు జన్మించింది రావణుని చంపుట కొరకే. ఆ రావణుని నాశనమునకు నేను ఉపాయమును చెప్పుచున్నాను, వినుమని ఆశ్వయుజమాసములో తొమ్మిది దినములు ఉపవాసము చేసి దేవిని పూజించుము.